అథ చతుర్థకాండే ద్వితీయ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. విష్ణోక్రమక్రమా విష్ణోర్విష్ణోక్రమాస్తిక్రమో విష్ణోర్విష్ణోక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమాక్రమా ఛందశ్చంద ఆరోహ ఆరోహరోహారోహ పృథివీం పృథివీగోరోహారోహ పృథివీం పృథివీగోరోహరోహ పృథివీమన్మను పృథివీగోరోహరోహ పృథివీమనో పృథివీమన్మను పృథివీం పృథివీమను విద్యను పృథివీం పృథివీమను విద్యన్మను విక్రమస్వ క్రమస్వ్యన్మను విక్రమస్వ క్రమస్వ క్రమస్వ వివిక్రమస్వ నిర్భక్తో నిర్భక్త క్రమస్వ వివిక్రమస్వ నిర్భక్త నిర్భక్తో నిర్భక్త క్రమస్వ క్రమస్వ నిర్భక్త సర్వ నిర్భక్త క్రమస్వ క్రమస్వ నిర్భక్త ఛందశ్చంద ఆరోహరోహాఛందశ్చంద ఆరోహ విష్ణు విష్ణు విష్ణు క్రమ క్రమ విష్ణు విష్ణోక్రమక్రమో విష్ణోక్రమోక్రమో అంగిరశతం దే శతకం శతం తే సంతు సంతు తే శతకం శతం తే సంతు సంతు సంతు తే

విశ్వాభూనా భూనా విశ్వేంద్రాగ్ని ఇంద్రాగ్ని విశ్వాభూనా ఇంద్రాగ్ని ధురి ధురిగా అర్ధస్ అర్ధస్ చతుర్థకాండే ద్వితీయ ప్రశ్నస్య ఘనపాఠ సమాప్తః.